కృష్ణయజుర్వేదాంతర్గత 3 అవధూతోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం గౌణముఖ్యావధూతాలి హృదయాంబుజవర్తి యత్ తత్రేపదం బ్రహ్మతత్వం స్వమాత్రమవశిష్యతే. శ్లోక గౌణముఖ్య అవధూతాలి హృదయాంబుజవర్తి యత్ తత్రేపదం బ్రహ్మతత్వం స్వమాత్రం అవశిష్యతే. ఏ పరబ్రహ్మతత్వమైతే అవధూత మహాశీల హృదయ పుష్ప సుగంధ సౌరభమై వెళ్లి విరుస్తోందో ప్రతి జీవుని జాగ్రత్ స్వప్న సుషుప్తుల త్రైపదమును అలంకరించి ఉంటుందో అట్టి స్వయం స్వరూప స్వయం ప్రకాశాత్మయే సర్వదా అవశిష్యమయ్యున్నది. హరిహ ఓం అథహ సాంకృతిర్భగవంతమవధూతం దత్తాత్రేయం పరిసమేత్య పప్రచ్ఛ. ఓం 1 అథహ సాంకృత్యః భగవంతం అవధూతం దత్తాత్రేయం పరిసమేత్య పప్రచ్ఛ. ఓంకారపరతత్వ స్వరూప పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నాము. ఒకసారి పరతత్వజ్ఞాన జిజ్ఞాసేగు సాంకృతి మహర్షి భగవంతుడు అవధూత ఆగు దత్తాత్రేయ స్వామిని సమీపించి వినయవిధేయతలతో ఇట్లా ప్రశ్నించసాగారు. భగవన్కోవధూతస్య కా స్థితియః కీం లక్ష్మ కీం సంసరణమితి. భగవన్ కో అవధూతః తస్య కా స్థితియః కీం లక్ష్మ కీం సంసరణం ఇతి. హే భగవన్, అవధూత అని ఎట్టివారిని పిలుస్తాము? వారి స్థితి ఎటువంటిది? వారి చిహ్నము ఏమిటి? వారు ఈ దృశ్యమును ఏరీతిగా చూచు సంబంధము కలిగి ఉంటారు? తం హోవాచ భగవో దత్తాత్రేయః పరమకారుణికః. తం హోవాచ భగవాన్ దత్తాత్రేయః పరమకారుణికః. అపార కరుణామయుడు భగవంతుడు అగు అవధూత దత్తాత్రేయులవారు సాంకృతి మహర్షి యొక్క ప్రశ్నకు సంతోషము పొంది ఇట్లా వివరించసాగారు. అక్షరత్వాద్వరేణ్యత్వాద్ధరుత సంసారబంధనాత్ తత్వమస్యాదిలక్ష్యత్వాదవధూతా ఇతీర్యతే. 1 అక్షరత్వాద్వరేణ్యత్వాత్ ఉద్ధూత సంసారబంధనాత్ తత్వం అసి ఆది లక్ష్యత్వాత్ అవధూత ఇతి ఈర్యతే. ఓ సాంకృతి మహర్షి, వినండి. మార్పుచేర్పులు లేనట్టి స్వస్వరూప సహజాత్మత్వముతో మమేకత్వము పొందిన అక్షరుడు సర్వశ్రేష్ఠమగు కేవలత్వమును ఆశ్రయించి ఉన్నవాడు. సర్వ మనోబుద్ధిచిత్త అహంకారదేహ బంధములన్నీ దాటివేసినవాడు బంధ విముక్తుడు. నీవుగా కనిపించేది అదియే నేనే. తత్వమసి సోహం త్వమేవాహం భావన యొక్క లక్ష్యశుద్ధి పొందినవాడు అవధూత అని పిలువబడుచున్నారు. యో వింధ్యాశ్రమాన్వర్ణనాత్మన్యేవ స్థితః సదా అతివర్ణాశ్రమి యోగీ అవధూతః స కథ్యతే. 2 యో విలంఘ్య ఆశ్రమాన్ వర్ణానాత్ ఆత్మన్యేవ స్థితః సదా అతివర్ణాశ్రమి యోగీ అవధూతః స కథ్యతే. బ్రహ్మచారి గృహస్థవాన ప్రస్థ సన్యాస ఆశ్రమ ధర్మములను సమస్త వ్యావహారిక ధర్మములను దాటిపోయి ఆత్మయందే ఎల్లప్పుడూ స్థితి ప్లేస్మెంట్ కలిగియున్నవాడు వర్ణాశ్రమధర్మములచే నియమితుడు పరిమితుడు కాక సర్వాతీతమగు ఆత్మధర్మమును పుణికిపుచ్చుకున్న యోగి అవధూత అని చెప్పుకోబడుచున్నారు. తస్య ప్రియం శిరః కృత్వా మోదో దక్షిణపక్షకః ప్రమోద ఉత్తరః పక్ష ఆనందో గోష్పదాయతే. 3 2 తస్య ప్రియం శిరః కృత్వా మోదో దక్షిణపక్షకః ప్రమోద ఉత్తరః పక్ష ఆనందో గోష్పదాయతే. ఆయన ప్రియత్వము ఆబ్సల్యూట్ లవ్ శిరస్సుగా కలిగి ఉంటారు. మోదము ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ కుడి విభాగముగాను, ప్రమోదము ఆత్మానందము ఎడమ విభాగముగాను కలిగి ఉంటున్నారు. ఆనందము గోష్పదము అనగా బ్రహ్మానందమును ఆశ్రయించినవారే లౌకికానందములను ఆవుడెక్క ముద్రవలే గోష్పదమువలే సులభముగా దాటినవారు అయి ఉంటున్నారు. గోపాలసదృశాం శీషే నాపి మధ్యే నాప్యధః బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠేతి పుచ్చాకారేణ కారేత్. 4. ఏవం చతుష్పథం కృత్వాతే యాంతి పరమాం గతిం. గోవాలసదృశం శీషే నాపి మధ్యే నచాపి అధః బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠేతి పుచ్చాకారేణ కారేత్ ఏవం చతుష్పథం కృత్వా తే యాంతి పరమాం గతిం. ఆవుతోక వలె శిరస్సు కలిగి ఉంటారు. పైకి సామాన్యుడుగా కనిపిస్తూనే బ్రహ్మమే పుచ్చముగా అంతరమున కలిగి ఉంటారు. మధ్యగాని క్రిందగాని కాకుండా గోవుతోక ఆకారముగా బ్రహ్మపుచ్చము దీర్ఘంగా వేలాడు. వెనుక వైపు పెలకస్థానపు వెంట్రుకలు కలిగి ఉండి బ్రహ్మపుచ్చము ధారణగా కలిగి ఉంటారు. బ్రహ్మపుచ్చము అనగా సోహం త్వమేవాహం తత్వం జీవో బ్రహ్మాతినాపరహ అను 4 పాదములు పథములు నిర్వర్తించుచు అట్టి అవధూత బ్రహ్మపుచ్చ ధర్మముచే అలరారుచూ ఉంటారు. అట్టివారు పరమాగతిని సిద్ధించుకొని ఉంటారు. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనేకే అమృతత్వమానస. 5. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానసుః. ఓ సాంకృతి మహర్షి, మార్పుచేర్పుల రూపమగు మూతము యొక్క పరిధిని దాటి బ్రహ్మపుచ్చము అనబడు అమూతత్వము సిద్ధించుకునేది ఎట్లా? కర్మల వలనగాని సంతానము మొదలైన బంధుమిత్ర పరివార శిష్యగణ ప్రజాసంపద వలనగాని ధననముచేగాని అమూతరూపమగు మోక్షము లభించదు. మరి సర్వత్యాగము చేత మాత్రమే అమూతత్వము ఈ జీవునకు సిద్ధించగలదు. అవధూత ఆ విధంగా సర్వత్యాగి సత్న్యాసి అయి ఉంటున్నారు. స్వైరం స్వైరవిహరణం తత్సంసరణం. స్వైరం స్వైరవిహరణం సత్సంసరణం. అవధూతలు సద్బ్రహ్మమును ఆశ్రయించి జగత్తులలో స్వైరవిహారము చేస్తూ ఉంటారు. వారికి జగత్ సంచారము స్వస్వరూపాత్మయందు లీలా సంచారముతో సమానము. సాంబరా వా దిగంబరా వా న తేషాం ధర్మాధర్మౌ న మేధ్యామేధౌ. సాంబరా వా దిగంబరా వా న తేషాం ధర్మనధర్మౌ న మేధ్యా అమేధ్యౌ. వస్త్రములు ధరించియో ధరించకయో ఉంటారు. వారు ధర్మాధర్మముల పరిధులకు పరిమితము డూస్ అండ్ డోంట్స్ కలిగి ఉండరు. ఇది పవిత్రము స్వీకరించదను, ఇది అపవిత్రము స్వీకరించును అనునది ఏదీ వారి పట్ల ఉండదు. సమస్తము ఆత్మమయంగా చూస్తూ ఉంటారు. సదా సాంగ్రహణ్యేశ్చాస్వమేధమంతయాగం యజతే స మహాముఖో మహాయోగః. సదా సాంగ్రహణ్యేష్ట అశ్వమేధాంతం అంతర్యాగం యజతే స మహాముఖో మహాయాగః. సర్వము సర్వదా సర్వత్రా బ్రహ్మమే అను బ్రాహ్మీ దృష్టియే వారికి సాంగ్రహణయాగము. అట్టి మనస్సు అనే గుణముచే బ్రాహ్మీ భావనచే సర్వదా అంతరము అశ్వమేధము అంతర్యామిగా అంతర్యాగం చేస్తూ ఉంటారు. అంతర్యామిత్వమే వారు చేయు మహాయజ్ఞము మహాయాగము. కృత్స్నమే తచ్చిత్రం కర్మ స్వైరం న విగాయత్తన్మహావ్రతం న స మూఢవల్లిప్యతే యథా రవ్యః సర్వరసాన్ ప్రభుంక్తే హుతాసనశ్చాపి హి సర్వభక్షః. కృత్స్నం ఏతచ్చిత్రం కర్మ స్వైరం న విగాయేత్ తత్ మహావ్రతం న స మూఢవత్ లిప్యతే యథా రవేహ సర్వరసాన్ ప్రభుంక్తే హుతాసనః చాపి హి సర్వభక్షః. అవధూత యొక్క కర్మలు లోకరీతిగా చూస్తే చిత్రవిచిత్రాలుగా ఉంటాయి. దృశ్య విషయంగా దేని గురించి మనం అంతర్గతంగా పట్టించుకోరు. ఇది అతనికి మహావ్రతము. జగత్తును జగత్తుగా కాకుండా ఆత్మగానే దర్శిస్తారు. మూఢుని వలె రాగద్వేష దోషములు దరికి రానియరు. మనస్సుకు విషయ రజమును పూసుకోరు. ఆత్మభావనను విడువరు. సూర్యుడు సర్వరసములను పీల్చుచూ తాను రసదోషములను పొందరు కదా. అగ్ని అన్నిటినీ భక్షిస్తూ కూడా తాను ఆయా పదార్థ దోషములను పొందదు కదా. తథైవ యోగి విషయాన్ ప్రభుంక్తే న లిప్యతే పుణ్యపాపైశ్చ శుద్ధః. ఆరు తథైవ ఏతత్ యోగి విషయాన్ ప్రభుంక్తే న లిష్యతే పుణ్యపాపయః చ శుద్ధః. అదేవిధంగా యోగి కూడా ఆయా సందర్భముగుచున్న సర్వ ప్రాపంచక విషయాలను పొందుతూ కూడా వాటి పాపపుణ్యముల దోషము పొందక ఎల్లప్పుడూ పరిశుద్ధుడే ఉంటాడు. ఆపూర్యమాణమల్ల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామా యం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. ఏడు అపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాహాయం ప్రవిశంతి సర్వే సశాంతిం ఆప్నోతి న కామకామి. అచలము అగు సముద్రములో నదీ జలము ప్రవేశించినప్పటికీ సముద్ర జలం పొంగక కృంగక సశాంతించు రీతిగా లోక సంబంధమైన సర్వకామములు అకామకామి అగు అవధుతయందు ప్రవేశము పొందినప్పుడు అతడు పొంగడు కృంగడు. అవన్నీ అతనియందు సశాంతిని పొందుచున్న వగుచున్నాయి. కోరికలను కోరుకొనువాడో శాంతిని పొందలేడు. కోరికలు కోరుకొను స్వభావము కలవాని పట్ల కోరికలకు అంతూ ఉండదు. కనుక కోరికలు తీరని అసంతృప్తి అతనిని వదలదు. న నిరోధో న చోత్పత్తిర్న బద్ధో న చ సాధకః. న ముముక్షుర్న వై ముక్త ఇత్యేషా పరమార్థత. ఎనిమిది న నిరోధో న చ ఉత్పత్త్యః న బంధో న చ సాధకః న ముముక్షుః న వై ముక్త ఇత్యేషా పరమార్థత. ఆతని యందు నిరోధము బలవంతము అననది ఉండదు. ఏదో కావాలి మరేదో వద్దు అని భావావేశ పరంపరలు ఆతనియందు జనించటమననదేది ఉండజాలదు. ఆతడికి ఏ బంధము లేదు. సాధకుడు కాదు ఉట్ముముక్షువు మోక్షము కోరువాడు కాదు. పరమార్థముగా ఆతనికి బంధము లేదు. బంధము లేదు కాబట్టి ముక్తి అననదీ లేదు. ఐహికాముష్మికవ్రాత సిద్ధై ముక్తేశ్చ సిద్ధయే. బహుకృత్యం పురా శాన్మే తత్సర్వమధునా కృతం. తొమ్మిది తదేవ కృతకృత్యత్వం ప్రతియోగి పురసరం అనుసంధదేవాయమేవం తృప్యతి నిత్యసహ. పది దుహఖినోజ్నాః సంసరంతు కామం పుత్రాద్యపేక్షయ. మూడు ఐహిక ఆముష్మిక వ్రాత సిద్ధ్యే ముక్తేశ్చ సిద్ధయే. బహుకృత్యం పురాస్యత్మే తత్సర్వం అధునా కృతం తత్ ఏవ కృతకృత్యత్వం ప్రతియోగి పురస్సరం అనుసంధదత్ ఏవాయం ఏవం తృప్యతి నిత్యసహ. దుర్హఖినో అజ్ఞాః సంసారంతు కామం పుత్రాది అపేక్షయ. ఇహలోకంలో ఐహికంగాను పరలోకంలో ఆముష్మికముగాను పొందవలసినది పొందటానికి లేక ఎంతగానో ఇతః పూర్వము కర్మలు నిర్వర్తించి ఉన్నాను. ఇప్పుడు చేయవలసినది ఇక ముందు చేయవలసినవి ఇంకెన్నో కర్మలు ఉన్నాయి. ఇతః పూర్వపు కర్మలకు ప్రతిగా ఇంకా కొన్ని చేయాలి. ఇదియే సంసారము. సర్వము జగన్నాటకంగా దర్శించటమే సంసారమును జయించటము. దేనితోనూ ప్రమేయము లేని ఆత్మతో అననిత్యమగు అనుసంధానమే అసంసార రూపమగు ముక్తి. నేను దుహఖిని అజ్ఞానిని అనుభావన కొడుకు బంధువుల కొరకై ఇంకా నేను ఏదో చేయాలి అను ఆపేక్షయే సంసార బంధము. పరమానందపూర్ణోహం సంసరామి కిమిచ్ఛయ 11. అనుతిష్ఠంతు కర్మాణి పరలోకయ్య సవః. సర్వలోకాత్మకః కస్మాదనుతిష్ఠామి కిం కథం 12. వ్యాచక్షతాం తే శాస్త్రాణి వేదానధ్యాపయంతో వా. ఏత్రాధికారిణో పరమానందపూర్ణో అహగ్. సంసరామి కిం ఇచ్ఛయ అనుతిష్ఠంతు కర్మాణి పరలోకాధియా పరే. సర్వలోకాత్మకః కస్మాత్ అనుతిష్ఠామి కిం కథం. వ్యాచక్షతాం తే శాస్త్రాణి వేదాన్ అధ్యాపయంతు వా. యే అత్ర అధికారిణో స్వతహగానే నేను ఆత్మచే పరిపూర్ణ స్వరూపుడను పరమానందపూర్ణుడను. క్రొత్తగా ఇంకా పొందవలసినదేది లేనప్పుడు ఇక ఏది కోరి కర్మలు నిర్వర్తించాలి? కనుక కర్మల ఆవశ్యకత నాకు ఏమున్నది? సర్వలోకములకు కూడా ఆత్మనేయున్న నేను పరమునందు ఏది ఎందుకు ఎట్లా పొందాలని కర్మలు చేయాలి? ఇహములో ఇంకనూ పొందనిదంటూ ఏముంటుంది? సంసారమనున్నది నాకు ఎక్కడిది? కొందరు వేదాధ్యయనము, శాస్త్రపఠనము, కర్మల నిర్వహణము చేస్తేగాని సిద్ధి పొందలేమని భావించెదరుగాక. వారు అవి నిర్వర్తించటానికి అర్హులు కావచ్చు. నాకు ఆయా కర్మలు క్రొత్తగా ఇచ్చినది ఆత్మస్వరూపము దృష్ట్యా ఏదీ లేదు. మేతు నాధికారో క్రియత్వత 13. నిద్రాభిక్షే స్నానశౌచే నేచ్ఛామి న కరోమి చ. ద్రష్టరశ్చిత్ కల్పయంతు కిం మే సాధన్య కల్పనాత్. 14. మేతు నా అధికారో అక్రియత్వతః నిద్రాభిక్షే స్నానశౌచేన ఇచ్ఛామి న కరోమి చ ద్రష్టరః చేత్ కల్పయంతు కిం మే సాత్ అన్య కల్పనాత్. నేను వాటి ఆవశ్యకత కలవాడిని కాదు. నేను ఆత్మగా అక్రియుడను, ఆత్మగా క్రియలకు సంబంధించినవాడనే కాను. అందుచేత నిద్ర, భిక్ష, స్నానము, శౌచమురివన్నీ అనివార్యమని కోరుకోను. వాటిన్నిటిపై నా యొక్క ఆత్మత్వము ఆధారపడనదైలేదు అని అవధూత ఎరిగి ఉంటాడు. ద్రష్ట యొక్క కల్పనపై సత్యదృష్టి ఎవరికి ఉంటుందో వారికి కర్మలు ఉంటాయేమో. నాకు వేరైన ద్రష్ట లేక జీవాత్మ కల్పన లేనేలేదు. ఆత్మకు అన్యమైనదే లేదు. నేను ఆత్మస్వరూపుడను. ద్రష్టదృశ్యములు మమాత్మకు కించిత్ కూడా వేరు కాదు. గుంజాపుంజాది దహ్యేత నాణ్యారోపిత వహ్నినా. నాణ్యారోపిత సంసారధర్మ నైవమహం భజే 15. శృణ్వంత్వజ్ఞాతతత్వాస్తే జానక్స్మాంఛోణౌమ్యహం. గుంజాపుంజాది దహ్యేత నా అన్యారోపిత వహ్నిన నా అన్యారోపిత సంసార ధర్మాత్ ఏవం అహం భజే శృణ్వంతు అజ్ఞాతతత్వాతే జానన్ కస్మాత్ శృణోమి అహం. కోతులు కొన్ని చలికాచుకోవటానికి గురివింద గింజలను ఎరుపువైపుగా ఒకచోట పెట్టి ఈ గురివింద గింజల అనే అగ్నిలో చలికాచుకుంటూ నాము అని అన్యారోపిత కల్పనగా అనుకుంటాయి. చలి తగ్గినట్లే భావిస్తాయి. ఈ లోకవాసనలు, శాస్త్రవాసనలు అట్టి అన్యారోపితమైనవి. అన్యారోపితమైన లోకంలో ప్రసిద్ధమైన సంసార ధర్మాలు గురువింద గింజ యొక్క ఎరుపుతో చలికాచుకోవటంగా భావించుచున్నాను. ఆత్మానుభవము పొందనప్పుడు కథకథనములతో కూడిన శాస్త్రములు వినవలసి రావచ్చుగాక. ఆత్మ నేనే అయి ఉండగా వాటితో క్రొత్తగా విని తెలుసుకోవలసినదేమున్నది? మన్యంతాం సంశయపన్నా న మన్యేహమ సంశేహ. 16. విపర్యస్తో నిదిధ్యాసే కిం ధ్యానమ విపర్యే మన్యంతాం సంశయపన్నా న మన్యే అహం అసంశేహ. విపర్యస్తో నిదిధ్యాసే కిం ధ్యానం అవిపర్యే సందేహాలు ఉన్నప్పుడు శాస్త్రజ్ఞానం జానః సంచిన్న సంశేహ. నేను అఖండమగు ఆత్మను, ఇందులో నాకు సందేహమే లేదు. ఆత్మనే నేనే ఉండగా ఆత్మభావనకు వేరైన విశేషాల గురించిన ధ్యాస అనబడే విపర్యముతో పనేమున్నది. విపర్యమే లేనప్పుడు ధ్యానము చేయటమనున్నది నాకు ఎక్కడిది? ఎందుకు? నాకు అనన్యమగు ఆత్మభావనయే నాకు ధ్యానము, అన్యధ్యానముతో పనిలేదు. దేహాత్మత్వ విపర్యాసం న కదాచిద్భజామ్యహం. 17. అహం మనుష్య ఇత్యాది వ్యవహారో వినాప్యము. విపర్యాసం చిరాభ్యస్తవాసనతో కల్పతే. 18. 4. దేహాత్మత్వ విపర్యాసం న కదాచిత్ భజామి అహం. అహం మనుష్య ఇత్యాది వ్యవహారో వినాప్యము. విపర్యాసం చిర అభ్యస్తవాసనతో అపకల్పతే. ఓ సాంకృతి మహర్షి, ఈ దేహము నాకు సంబంధించినది కాదు. ఈ దేహమునకు నేను సంబంధించినవాడను కాను. దేహాత్మత్వము అనే విపర్యమును ఎప్పుడూ దరిజేరనీయను, పొందను. దేహాత్మత్వమును ఆశ్రయించను. ఈ దేహము ఉన్నప్పుడు, ఇది త్యజించినప్పుడు, మరొక దేహము వచ్చుచున్నప్పుడు సర్వదా నేను నేనే కదా. ఇది అవధూత యొక్క అవగాహన. నేను మానవుడను, నేను దేవతను, ఇటువంటివన్నీ చిరకాలము అభ్యసించిన వాసనల వలన పరికల్పించబడేవి మాత్రమే. నేను సర్వదా కేవలాత్మస్వరూపుడను అను సమున్నత సత్యభావన, అను విపర్యాసము, అతీత భావన చేత అనేక జన్మలుగా దేహములుగా అభ్యసించిన దేహాత్మవాసనలు ఇక కల్పించబడవు, మొదలెంట్లా తొలగుతాయి. ఆరబ్ధకర్మణి క్షీణే వ్యవహారో నివర్తతే. కర్మక్షయే త్వసౌ నైవ సామేధ్యాన సహస్రత. 19. విరళత్వం వ్యవహృతేరిష్టం చేధ్యానమస్తుతే. ఆరబ్ధకర్మణి క్షీణే వ్యవహారో నివర్తతే. కర్మక్షయేతు ఆసౌ నైవ సామ్యేత్ ధ్యాన సహస్రతః విరళత్వం వ్యవహృతేయః ఇష్టం చేత్ ధ్యానం అస్తుతే. ఓ మహర్షి, నేను కర్మబద్ధుడను. సంచిత ప్రారబ్ధంగామి కర్మలు ఉన్నాయి. ప్రారబ్ధకర్మల వ్యవహారమంతా అనుభవించుచుండగా కర్మక్షయము కలుగుతుంది. మొదలైన కర్మబంధ వ్యవహార సరళి అంతా ఆత్మ యొక్క అనుభవము చేతనే తొలగుతాయి. అంతేగాని వేసార్లు ధ్యానము చేసినా కూడా కర్మలు క్షయించవు, శమించవు. ఆత్మాహం జ్ఞానముచే వ్యవహరిస్తూ అవ్యవహారినే అవుతాను. కనుక వ్యవహారములతో సంబంధమును విరళత్వం చేసుకోవాలి, తగ్గించుకోవాలి అనిపిస్తే అప్పుడు నీవు ధ్యానమునందు మగ్నుడవు అయితే అయ్యేదవుగాక, లేక వ్యవహరించటము కొనసాగించేదవుగాక. ఆత్మతత్వజ్ఞానము సమక్షంలో రెండూ ఒక్కటే. ధ్యానము ఆత్మానుభవము ఏకత్వము పొందుచున్నాయి. బాధికర్మ వ్యవహరుతిం పశ్యంధ్యాయామ్యహం కుతః తీరవే. విక్షేపో నాస్తి యస్మాన్ మే న సమాధిస్తతో మమ. విక్షేపో వా సమాధిర్వా మనసః స్యాద్వికారణః. బాధికర్మ వ్యపహృతి పశ్యన్ ధ్యాయామి అహం కుతః విక్షేపో నాస్తి యస్మాత్ మే న సమాధ్యః తతో మమ. విక్షేపో వా సమాధిర్వా మనసః స్యాత్ వికారిణః. ఆత్మేందు వ్యపహృతి చేత నా పట్ల సర్వకర్మలు బాధించబడి నిష్ఫలస్థితి, నిరర్థకత పొందుచున్నాయి. ఆత్మగా శేషించుచున్న నాకు ఇక ధ్యానము అను ప్రక్రియతో క్రొత్తగా పని ఎక్కడిది. ఆత్మాహం భావన నుండి విక్షేపమే పొందనట్టి నాకు సమాధి యొక్క అభ్యాసమంటూ వేరే ఎక్కడిది. ఇందుకొరకు విక్షేపము అయినా లేక సమాధి అయినా కూడా అదంతా మనస్సుకు సంబంధించిన వికారములు మాత్రమే. అంతేగాని నాకు సంబంధించినవే కావు. నా స్వరూపమునకు విక్షేపమే లేదు. ఇక సమాధి ఎందుకు? నిత్యానుభవరూపస్యకో మేత్రానుభవః పృథక్. 21. కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ నిత్యశః. వ్యవహారో లౌకికో వా శాస్త్రీయో వాన్యథాపి వా మమాకర్తృలేపస్య యథారబ్ధం ప్రవర్తతాం. 22. అథవా కృతకృత్యేపి లోకానుగ్రహకామ్యయ శాస్త్రీయేణైవ మార్గేణ వర్తేహం. నిత్య అనుభవరూపస్య కోమే అత్ర అనుభవః పృథక్. కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తం ఇవ్యేవ నిత్యశః. వ్యవహారో లౌకికో వా శాస్త్రీయో వా అన్యథా అపి వా మమాకర్తృః అలేపస్య యథా ఆరబ్ధం ప్రవర్తతాం. అథవా కృతకృత్యోపి లోక అనుగ్రహకామ్యయ శాస్త్రీయేణైవ మార్గేణ వర్తే అహం. సర్వకాల సర్వావస్థలయందు నాయందు నేనే ఏర్పడి ఉండగా నాకు అనుభవము అనుభవించువాడు అనుభవించబడునవి అనునవి ఎట్లా వేరుగా ఉంటాయి? ఉండజాలవు. అవన్నీ సర్వదా నేనే. ఆత్మగా క్రొత్తగా చేయవలసినదేమున్నది? అందుచేత చేయవలసినదంతా చేస్తూ కూడా చేయని వాడనే అగుచున్నాను. ప్రాప్తించుకోవలసిన ఏదైనా ఉంటే అదంతా ప్రాప్తింపజేసుకున్నవాడనే అయి ఉన్నాను. ఇక శాస్త్రీయ వ్యవహారికంగా గాని లౌకిక వ్యవహారికంగా గాని మరింకేదైనా విధంగా గాని నిర్దోషాత్మస్వరూపుడనైన నేను అలేప్యుడను నిత్య నిర్మలుడను అకర్తను సర్వకర్తను. ఎంతెంతవరకు ప్రారంభము కృతం జన్మల కర్మఫలాలు సంస్కారాలు ప్రవర్తిస్తాయో వాస్తవానికి నేను కృతకృత్యుడను అయి ఉండి కూడా అంతంతవరకు లోకసానుకూల్యత కొరకు శాస్త్రానుకూలతను కోరుకుంటూ కర్మలు నిర్వర్తిస్తూ వర్తిస్తూ ఉంటాను. కర్మలు చేస్తూ కూడా అకర్తనే. ఆత్మనగు నేను కర్మలకు నిబద్ధుడను నేను. మమ కా క్షత్యః. 23. దేవార్చన స్నాన సౌభిక్షాదౌ వర్తతాం వపుః. తారం జపతు వాక్తద్వత్పఠత్వాంనయమస్తకం. 24. విష్ణుం ధ్యాయతు ధీర్యద్వా బ్రహ్మానందే విలీయతాం. సాక్ష్యహం కించిదప్యత్ర న కూర్వే నాపి కారయే. 25. మమ కాక్షత్యః. దేవార్చన స్నాన శౌచ భిక్ష ఆదౌ వర్తతాం వపుః తారం జపతు వాక్ తద్వత్ పఠత్వా ఆమ్నాయ మస్తకం. విష్ణుం ధ్యాయతు ధీర్యద్వా బ్రహ్మానందే విలీయతాం సాక్ష్యహం కించిత్ అపి అత్ర న కుర్వే నాపి కారయే. కర్మల వలన పోయేదేమున్నది వచ్చేదేమున్నది? ఈ శరీరము దేవతార్చనయందు స్నానశోచక్రియలయందు భిక్షాటన మొదలైన ఆహార విహార శరీరావసరములందు ప్రవర్తింపజేయబడుచు ఉండవచ్చుగాకు. నోరు హరే రామ శ్రీరామ రామ రామరమేతి మొదలైన తారకమంత్రము పలుకుచుండునుగాక. అట్లాగే ఆత్మస్వరూప స్వభావములను విశదీకరించు ఉపనిషత్ మహావాక్యార్థములను నేను పఠిస్తూ ఉండవచ్చుగాక. చిత్తము విష్ణు ధ్యానము చేయిచుండవచ్చుగాక. బుద్ధి ధీరత్వముతో బ్రహ్మానందము నందు లీనమై ఉండవచ్చునుగాక. ఆ అన్ని సంగతులకు సందర్భములకు సర్వదా కేవల సాక్షిని. మనోబుద్ధి చిత్త అహంకారాదులకు కేవల సాక్షి స్వరూపుడనగు నేను ఏదీ నిర్వర్తించటమూ లేదు, దేనిచేత ఏదీ చేయించటమూ లేదు. కృతకృత్యతయా తృప్తః ప్రాప్త ప్రాప్యతయా పునః కృతకృత్యతయా తృప్తః ప్రాప్త ప్రాప్యతయా పునః కృతకృత్యత్వము చేతను తృప్త ప్రాప్త్యత్వము చేతన అత్యంత సంతృప్తిని ఆస్వాదిస్తూ సర్వమును సాక్షిగా సర్వమునకు ఆవల ఉండి ప్రశాంతంగా గమనిస్తూ చూస్తూ ఉంటున్నాను. నా యొక్క ఆవలేవల స్వరూపములతో సహా పూర్ణాత్ముడను సంపూర్ణుడను. ఐ ఆమ్ కంప్లీట్ బై మై సెల్ఫ్. తృప్యన్నేవం స్వమనసా మన్యతే సౌ నిరంతరం. 26. ధన్యోహం ధన్యోహం నిత్యం స్వాత్మానమంజసా వేద్మి. ధన్యోహం ధన్యోహం బ్రహ్మానందో విభాతి మే స్పష్టం. 27. 5. తృప్యత్ ఏవం తృప్యన్నేవం స్వమనసా మన్యతే అసౌ నిరంతరం. ధన్యోహం నిత్యం స్వాత్మానమంజసా వేద్మి. ధన్యోహం ధన్యోహం బ్రహ్మానందః విభాతి మే స్పష్టం. ధన్యోహం ధన్యోస్మి. అత్యంత తృప్తితో కూడిన మనస్సుతో నిరంతరము ఈ విధంగా గమనించువాడనే ఉంటున్నాను. నేను ధన్యుడను ధన్యుడను. నిత్యము సత్యము అగు స్వాత్మను సుస్పష్టముగా ఎరిగినవాడనే స్వాత్మగా ప్రకాశించుచున్నాను. నేను ధన్యుడను నేను ధన్యుడను. నాపట్ల బ్రహ్మానందము సుస్పష్టముగా భాసించుచున్నది. ధన్యోహం ధన్యోహం దుహకం సాంసారికం న విక్షేద్య. ధన్యోహం ధన్యోహం స్వస్యాజ్ఞానం పలాయితం క్వాపి. 28. ధన్యోహం ధన్యోహం కర్తవ్యం మే న విద్యతే కించిత్. ధన్యోహం ధన్యోహం ప్రాప్తవ్యం సర్వమత్ర సంపన్నం. 29. ధన్యోహం ధన్యోహం తృప్తేర్మే కోపమా భవేల్లోకే. ధన్యోహం ధన్యోహం ధన్యో ధన్యః పునః పునర్ధన్యః. 30. ధన్యోహం ధన్యోహం దుహకం సాంసారికం న వీక్షే ఆద్య. ధన్యో అహం ధన్యో అహం స్వస్య అజ్ఞానం పలాయితం క్వాపి. ధన్యోహం ధన్యోహం కర్తవ్యం మే న విద్యతే కించిత్. ధన్యోహం ధన్యోహం ప్రాప్తవ్యం సర్వం అద్య సంపన్నం. ధన్యోహం ధన్యోహం తృప్తేహ మేకో ఉపమా భవేత్ లోకే. ధన్యోహం ధన్యోహం ధన్యో ధన్యః పునః పునః ధన్యః. నేను ధన్యుడను ధన్యుడను. ఆత్మగా నన్ను నేను ఎరుగుటచే ఇప్పుడు సాంసారిక దుహకము నాకు కనబడటము లేదు. నేను ధన్యుడను ధన్యుడను. వెలుతురు రాగానే చీకటి మటుమాయమైనట్లు ఆత్మజ్ఞానము వెలుగుచుండగా అజ్ఞానపు చీకటి కోణములు ఎటువైపుకో పలాయనము చిత్తగించుచున్నాయి. నేను ధన్యుడను ధన్యుడను. నాకు ఆత్మగా కించిత్కూడా కర్తవ్యము అనునది ఏదీ లేదు. నేను ధన్యుడను ధన్యుడను. ప్రాప్తించవలసినదంతా ప్రాప్తించగా ఇప్పుడు సుసంపన్నుడనైనాను. నేను ధన్యుడను ధన్యుడను. నేను పొందుచున్న ఈ ఆత్మతృప్తికి లోకములోని విశేషాలకు సంబంధమే లేదు. నేను ధన్యుడను ధన్యుడను. మరల మరల ధన్యుడను. అహో పుణ్యమహో పుణ్యం ఫలితం ఫలితం దృఢం. అస్య పుణ్యస్య సంపత్తేరహో వయమహో వయం. 31. అహో జ్ఞానమహో జ్ఞానమహో సుఖమహో సుఖం. అహో శాస్త్రమహో శాస్త్రమహో గురుహో గురుః. 32. ఇతి య ఇదమధితే సోపి కృతకృత్యో భవతి సురాపానాత్ పూతో భవతి స్వర్ణస్థేయాత్ పూతో భవతి బ్రహ్మహత్యాత్ పూతో భవతి కృత్యాకృత్యాత్ పూతో భవతి ఏవం విదిత్వా స్వేచ్ఛాచారపరో భూయాదోం సత్యమిత్యుపనిషత్. ఫలశ్రుతి అహో పుణ్యం అహో పుణ్యం, ఫలితం ఫలితం దృఢం, అస్య పుణ్యస్య సంపత్తయః. అహో వయం అహో వయం, అహో జ్ఞానం అహో జ్ఞానం, అహో సుఖం అహో సుఖము, అహో శాస్త్రం అహో గురుః అహో గురుః ఇతి. యైదం అధితే సోపి కృతకృత్యో భవతి సురాపానాత్ పూతో భవతి స్వర్ణస్థేయాత్ పూతో భవతి బ్రహ్మహత్యాత్ పూతో భవతి కృతకృత్యాత్ పూతో భవతి ఏవం విదిత్వా స్వేచ్ఛాచారపరో భూయాత్ ఓం. ఫలశ్రుతి ఏమి పుణ్యము ఏమి పుణ్యము, దృఢమైన ఫలితమే ఆత్మతత్వానుభవము. ఆ పుణ్య సంపత్తి నేనే నేనే, ఆత్మయే నేనే. జ్ఞానఫలము ఆహా, ఆత్మయే సుఖము ఆహా. శాస్త్రము ఓహో, గురువు శాస్త్రము గురువులు నాకు నా గురించిన పరమసత్యమును సుస్పష్టపరచుచున్నారు. ఎవ్వడు ఈ అవధూతోపనిషత్ అధ్యయనము చేస్తాడో అట్టివాడు కూడా కృతకృత్యుడు అగుచున్నాడు. సురాపానము బంగారము దొంగిలించటము బ్రహ్మహత్య మొదలైన మహాపాతక దోషముల నుండి కూడా పునీతుడు పవిత్రుడు కాగలడు. కృతకృత్యుడు పవిత్రుడు అవగలడు. అవధూతోపనిషత్ పరమార్థమును ఎరిగినవాడు స్వేచ్ఛ ముక్తి పొందినవాడుగుచున్నాడు. తిరిగి కేవలాత్మతత్వముతో సంయోగము పొందుచున్నాడు. ఓం తత్సత్. సత్యం ఇతి ఉపనిషత్. సత్యము నుండి చ్యుతి చెందను. ఇతి అవధూతోపనిషత్ సమాప్త. ఓం శాంతియః శాంతియః శాంతియః.